ಒಯ್ಯಾರಿ ಗೋದಾರಮ್ಮ ಒಳ್ಳಂತ ಎಂದು ಕಮ್ಮ ಕಲವರಂ ಕಡಲಿ ಒಡಿಲು ಕಲಿಸಿ ಪೋತೇ ಕಲವರಂ ಇನ್ನಿ ಕಲಲಿಕ ಎಂದುಕೋ ಕನ್ನೆ ಕಲಯಿಕ ಕೋರುಕೋ ಕಲವರಂತೆ ಕೌಗಿಲೆಂತೆ ಒಯ್ಯಾರಿ ಗೋದಾರಮ್ಮ ಒಳ್ಳಂತ ಎಂದು ಕಮ್ಮ ಕಲವರಂ నిజము నా స్వప్నం కలను లేను నీవు నా సత్యం అవును తాను ఊహ నీవే ఉసురు కారాదా మోహమల్లే ముసురు కోరాదా నవ్వేటి నక్షత్రాలు మువల్నే ముద్దడంగమువ గోపాలు నిరాధిక ఆకాశ ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం ఆటవలది ఆడుతూరావే పేట గీతి తేలిపోనీవే ఉన్నగ కోవెల్లోన పూజారి దోసుళ్ళన్నీ యౌవనాలకు కానుక చుంబించుకున్నా బింబాధారాల ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం నిన్ని కలలిక ఎందుకో కన్ని కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతే ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం